అనాగతస్వయం ఇంద్రేణ ప్రేషిప వాయుష్టేరస్తకం శభో మిత్రస్తేరస్తకం శభో వరుణస్తేరస్తకం శభో అవాహంక్షయారిదస్య గర్భా భువనస్య కోపాశ్యేన అతిథయ పర్వదానాంగగుహ ప్రగితో నపాదార భగ్నేంద్రగ్రహ్వయత ఘోషేణామేవాగశ్చాదయత యుక్తా స్థవహరా దేవాగ్రావానయుందరింద్రయుత్యవాదుషు ఏంద్రమచక్షమః పరమస్యా పరావత ఆస్మాత్సథస్థాద్ పూర్వరంతరిక్షాద్ ఆసుభూతమధిషవః బ్రహ్మవర్చసం నాధిషవః సమరే రక్షాగస్య మధిషః అపహరం బ్రహ్మజ్యస్య వాచ్య ప్రామనశ్చ శ్రేణీతాం ప్రాణశ్చ శ్రేణీతాం చక్షుశ్చ శ్రోత్రం చ శ్రేణీతాం చక్షుశ్చ బలం చ శ్రేణీతాం ఓషశ్చ సహశ్చ శ్రేణీతాం ఆయుశ్చ జాన శ్రేణీతాం ఆత్మాజత్వాదనోశ్చ శ్రేణీతాం శ్రుతోసి శ్రుతం కృతః శ్రుతాయత్వాదేభ్యస్త్వామింద్రమాహుర్వరుణయ్యమాహుః యం మిత్రమాహుల్యము సత్యమాహుః యో దేవానాం దేవతమస్తపోజాః తస్మై త్వాదేభ్యస్త్వా మయిత్కరింద్రియం మహద్ మయిదక్షో మయిక్రతుః మయిధారి సువీర్యం పృషుద్ఘర్మా విభాదు మే ఆగోత్యామనసాసః విరాజాజ్యోజుదాసః యజ్ఞేన పయసాసః తస్య దోహమజీమహే తస్య దుమ్నమజీమహే తస్య భక్షమజీమహే వాగ్యురానా సోమస్సు లిప్యతో మిత్రోజనాన్ ప్రథమిత్ర యస్వాన్న జాతపరో అన్యో అస్తి యా వివేషభువనాని విశ్వా ప్రజాపతి ప్రజా సంవిధాన తే నిజ్యోదేగుణోషోషయే ఏష బ్రహ్మాయ ఋత్విక ఇంద్రో నామ శ్రుతో గణే ప్రతేమహే విశేషగుణోషయే ఋత్విక ప్రదేవన్వే పరుషోహర్యదం మదం ఇంద్రో నామ హిరణ్య హరిభిశ్చారుసేజులే శ్రుతోగణాత్వాభిషంతో హరివర్పదంగిర ఇంద్రాధిపతేధిపతిస్తం దేవానామది అధిపతి మహాన్ ఆయుష్పందం వర్చస్పందం మనుష్యేషు గురు ఇంద్రస్య సమ్రాట్ వరుణస్య రాజా తౌదే భక్షం చక్రసురగ్రజేతం తయోరుణభక్షం భక్షయామి వాగ్యుజానా సోమస్య లభ్యతు ప్రజాపతిర్ విశ్వకర్మా తస్య మనో దేవం యజ్ఞేనరాధ్యాసం అర్చేకాశ్రేషిద అవసానపదే అవసానం మే వింద నమో రుద్రాయ వాస్తోష్పదయే ఆయనే విద్రవణే ఉద్యానేయత్పరాయనే ఆవర్తనే వివర్తనే యోగోపాయనగంహురే యాన్యపామిత్రాన్య ప్రదీత్తాన్యస్మి యమస్య పరిణాచరామి ఏయుసంద్ర పరిదర్యాదయామః జీవాజీవేభ్యో నిహరామయేన అనృణాస్మిన్నరుణాః పరస్మిన్ తృతీయే లోకే అనృణాస్యామ ఏ దేవజానామృతమిత్రజానాః సర్వాన్ పథో అనృణాక్షీయేమ యజమూలుశ్రేజోసానుమాగన్నా శ్రేణోద్యావా పృథివీ భేజిమే సోమధ్యనపదస్వమజోర్జస్పదే సువీరా వీరేణు సంచరేమ అర్క పవిత్రకం రజసో విమానః గుణాజిదేవానాం భువనాన విశ్వాః యావా పృథివీ మయసా సంవిధానే ఘృతం దుహాతే అమృతం ప్రవీణే పవిత్రమర్కో రజసో విమానః గుణాజిదేవానాం భువనాన విశ్వాః సువర్జో దుర్గజో మహద్ అసీమహి కాశముద ప్రతిష్టాం పురస్తాం సేత్ సవితా మిత్రో అరుయమా సర్వాన మిత్రానవధేద్విగేన నిరంతరం వామకర వీరవంతం రథం పరేశ్రయస్త స్వాహ పృథివ్యాం వామదేవ్యేశ్రయస్త స్వాహాంతరిక్షే బృహదిశ్రయస్త స్వాహ దివి బృహదాత్మోపస్తభ్రమి ఆత్మాదే వీర్యాయ అవస్థాస్వర్ఘ్యయా యూజం తథా చేంద్రియం వయః ఎస్తేద్రప్సోయస్తముదర్షేభ్యేతుర్విశ్వం భువనమా వివేశ స్వాహ అనుమాతర్వో యజ్ఞోయమేతో విశ్వే దేవామరుదస్వా మార్క ఆ ప్రియస్థందాగంసి నిమితో విజోగుంఢే అసే పృథివేయం ప్రజాపతేర్వత్తనిమనువర్తస్వ అనువేదేరుగులాభ్యాముగోభే అన్వష్పేరుణుర్వైర్పుష్టే అను ప్రజయాన్మింద్రియేణ దేవానో యజ్ఞమునిధారయంతో ప్రతిక్షత్రే ప్రతిష్టామి రాష్ట్రే ప్రత్యష్ ప్రతిష్టామి గోషు ప్రతి ప్రజాయాం ప్రతిష్టామి భవ్యే విశ్వమన్యాభివృధే తదన్యశ్చామధిశ్రుతం నివేద విశ్వకర్మణే పృథివేజాగరన్నమః అస్కాంద్యో పృథివీ అస్కాని ప్రభోయ భాగా స్కన్నేమా విశ్వాభువన స్కన్నో యజ్ఞ ప్రజనయదు అస్కానజని ప్రాజనే ఆ స్కన్నాజ్జాయ దేవృషా స్కన్నా ప్రజీమహి హే దేవాదం భాగేయం బభూవ ఏషాం ప్రజాను యాజా ఇంద్రజ్యేష్టేభ్యో వరుణరాజభ్య అగ్నిహోదృభ్యో దేవేభ్య స్వాహ్యా నో దివామతి అదిగమతి సాసంతాతిమయస్కరత్ అవస్థ ఉదత్యాదేవ్యాభిజ షన్నస్కరతో అశ్వినా యూయాజామస్తద్రవః అపస్రుధ సమగ్నిరగ్నిభిస్కరత్ షన్నస్తమనుసూర్యః సంవాదో భాత్పరవాః అపస్రుధ హరిత్పదన్న విజగేర విద్వాన్ యన్మృత పునరప్యేతి జీవాన్ త్రివర్జద్భువనసర దేవాగర్భోమృతస్ జీవాన్ ప్రత్యస్మై పిపీషదే విశ్వాని విజుదే భర అరంగమాని జగ్మవే అపశ్చాద్ధ్వనే ఇంద్రమవాఘాద్ ఇందోరింద్రమాద్ తస్సరైందమింద్రవేదస్ మధుమన ఉపహోదస్పహూత భక్షయామి బ్రహ్మ ప్రతిష్టామనసో బ్రహ్మవాజ బ్రహ్మయజ్ఞానాగం హవిరామాజ్యం కర్మణోహీన యజ్ఞ పర్వాణి ప్రతిధన్యే కల్పయన్ స్వాహకృతాహుజు దేవాన్ ఆశ్రావితమత్యాశ్రావితం భరకృతమత్యలోకంచయజ్ఞే అదిరిక్తం కర్మణోహీనం యజ్ఞ పర్వాణి ప్రతిరన్నేది కల్పయన్ స్వాహకృతాహుజరేదు దేవాన్ యద్వో దేవాది పాదయాని వాచాయుక్వేదన్నే వహేడనం అరాయో అస్మాకం అభిదుచ్చునాయదే అన్యత్రాత్మన్మరుదస్తన్నిధేదన పరం మహావస్తులాగితే పునః స్వాయుక్తాధీకృతాగతస్థితే అయముదమగ్రపుద విశ్వభేడజ స్వాహాగ్రహస్య సముద్రప్రదద్భుగ ఉద్భయం తమసత్పరి ఉదిత్యంజిత్రం ఇమం మే వరుణసత్వాయామి త్వన్నో అగ్నే సత్వన్నో అగ్నే త్వమగ్నే అయామి ప్రజాపదే ఇమం దీవేభ్య ప్రసిద్ధామి మైజాన్ను కాదమనోర్ధమేదం శరంజీవంత శరదపులోజే తిరోమృత్యం దశతాం పర్వదేన ఇష్టేభ్య స్వాహాభ్య స్వాహ భేడజందరిక్యే స్వాహాయుక్తే స్వాహ దూరాధ్యే స్వాహ దేవేభ్య స్వనోభ్య స్వాహే స్వాహ సమర్థే స్వాహ హృదయంద్రభయామహే తతో నాభయం గృహే మఖమభ్యుదవదన్న ఊదయే విద్యుదామృజోజే వృత్తమృజోమే వృషేంద్ర పురనేదున అభయంకర ఆభిర్గేర్భర్యతో నవూనా ఆప్యాయ హరిహో వర్ధమాన యోదృభ్యో మహిహోత్రి భూయక్షభాజో అధులే శ్యామ అనాజ్ఞానయ్యదాజ్ఞానం యజ్ఞస్య క్రియతే విశో అజ్ఞేతరస్య కల్పయా రగంభివేచ్ఛాదశం పురుషసంవిదో యజ్ఞ యజ్ఞ పురుషసంవిద అజ్ఞేతరస్య కల్పయా రగంభివేచ్ఛాదశం ఎత్వాగత్రామణదీనదక్షాణ యజ్ఞస్య మన్మదే మర్తా సహ అగ్నిష్టద్భోదాకృతిజానన్ యతిష్టో దేవాగం మృతిజో యజాతి యద్దేవాదే వహేడనం దేవాదశకర్మా వయమ్ ఆదిత్యాస్తస్మాన్మాంసద ఋతస్పర్తేన మాముద దేవాజీవన కామ్యాయత్ వాచానృతమో దివ అగ్నిర్మాదస్మాదేన సహ దారిఘవత్య ప్రపంచతో దుర్గాయాని కర్మ కరోతమావనేన సంద్యా పృథివీ హృదయనత్రగుంసరస్పతి ృదాన్మాంసదాగుంహసంసాగుంసాగుంసాగుంసాగణీయత అనాజ్ఞాతం దేవగ్రమయ్యేన తస్మాత్మస్వాంజాతవేదోముమగ్ధే యద్వాచాయన్మనసా బాహుభ్యామోరుభ్యామక్షీమద్భ్యాం శిష్ణేర్గతమావయం అగ్నిర్మాతస్మాదేన సహ యద్ధస్తాభ్యాం చకటకల్పితాని అక్షాణాగ్నిఘ్నమాన దూరే పశ్చాచరాత్మ్యక్షరసామృతృణాని అదేవ్యంద్రలంగిరహంచకార యద్వాదాస్యాన్ సంజకారాజనేభ్య అగ్నిర్మాదస్మాదేన సహ హిన్మయమాదాగభ్యే సతి ఏణ శకారయత్పిత అగ్నిర్మాదస్మాదేన సహ యదా రుపేషమాతరం పితరం పుత్ర ప్రపచితోధయన్ అహికంసితో పితరో మర్యాదరే అనుభవామిరంతరిక్షం పృథివీ ముదద్యాన్మాతరం పితరం వాయేగంసిమ అగ్నిర్మాదస్పాదేన సహ యాసా నిషసాయత్వరాసాత్రమానూతనయ్యత్పురాణం అగ్నిర్మాదస్పాదేన సహ అధిక్రామామితి ఋతంగితేన నహామిజక్రం పరమే సతస్థే యత్రయంతి సుకృతో నామి దుష్కృత సమారోహామి సుకృతాన్నలోకం తృతే దేవా అమృతైతదేన తృతయేన మనుష్యేషు మామృజే తతో మా ఇది కించిదానసే అగ్నిర్మాదస్పాదేన సహ దారిఘవద్య ప్రపంచద దుర్జాయాణ జగమ అరాధమావనేన సం వివిజాత అప్సుజాత జాతోషధేభ్య అథోగా అగ్నిజ ఆప ఆనశుంధంతు శుంధనే యదా బోనక్తంతు రామ యద్వాదిమానూతనయ్యత్పురాణం హిరణ్యవన్నాస్తపునీతన ఇమం మే వరుణసత్వాయామి త్వన్నో అగ్నే సత్వన్నో అగ్నే త్వమగ్నే అయాధి యత్తే గ్రావన్నాచ్యుత స్వామరాజన్ విజాన్వింగా నిష్పసిదాపరోగంషే తత్సంశక్స్వాద్యే నోదమర్థయస్వ అనాగతమధమిత్సంఖ్యే యత్తేగ్రావా బాహుచ్యుతో అశుచ్యవో తరో యత్తేదక్షిణేన తాప్యాయుదాంతే దిష్ట్యాయుదాందేమోమ యత్తేజం విభజలియక్షయోనిం యథాస్థానాచ్యుతో మేన సిద్మనా తగాదత్స్వముగుప్తమస్తున స్థానస్పంధాసత్పరమే వ్యోమన్ అహాక్షరీరం పయసాధిమేత్య అన్యోన్యోభవతి వర్ణోస్యముపూతాస్తవ స్మ ఆనోభజసరసు విశ్వరూపే నిరక్షా స్వామముదశు స్పృహస్తో తానో విహాసేద్గిరావృణాన అనాగాస్తు నవో వాధాన ఆనో రూపం వహతు జాయమాన ఉపక్షరం జిహ్వాహృదేన ప్రియాణ్యంగాణమర్ధయంతే తస్మై దేశో మనమయ్య ఉపమారాజన్ సుగ్రేక్వయస్వ్రాణాపానాభ్యాగుంసముచక్షుషాత్వ్రోత్రేణ గక్షస్వ సోమరాజన్ యత్తాచిదగుంసముదత్తే అస్తు జానీతాన్న సంగమనేపథీనాం ఏతం జానీతాత్పరమే వ్యోమన్ మృగాస్వస్థాపితురూపమస్య యదాగచ్చాత్పతిభిర్దేవగానైః ఇష్టాపూర్తే కృణుదాదావిరస్మై అదిష్టో రాజన్నగజఃపరే నమస్తే అశ్వచక్షసేర్భూయతే నాగమారోహసమేయమానేన సూర్యం గచ్చతాత్పరమే వ్యోమన్ అభూద్దేవస్ విదావంద్యో నృణః ఇదానీమన్న ఉపవాచ్యోనిర్భిః వియోరత్నాభజమానవేభ్యః శ్రేష్ఠన్నో అగ్రద్రవిణం యథా దశత్ ఉపనామిత్రావరుణావిహావతం అన్వాదేభ్యాసాహస్తాయ ఆదిత్యానా ప్రసిదరి హేతి ఉగ్రాశాపాక్షాఘవిషా పరిణామిణక్ ఆప్యాయస్పసంతే క్షేమనసాయుచ్చవాజా యద్వా ప్రాణైశ్చక్షురాయుచ్చ శ్రోత్రేణ యద్దేజసామి సునయనాప్యాత్మనా అర్భ్యో లోకానుసరేతేంద్రియం శుక్రాదీక్షాయతపసో విభోజనే ఆపో విభోక్తేర్మయుతేంద్రియం యదృజాసాం నాయుషా పశూనాం చర్మణ హవిషాదిదీక్షే యచ్ఛందోభయోషే ధర్మనత్పదో అభ్యో లోకానుసరేతేంద్రియం శుక్రాదీక్షాదీతపసో విభోజనే ఆపో విభోక్తేర్మహితేంద్రియం ఏన బ్రహ్మయే నక్షత్రం ఏలేంద్రాగ్నే ప్రజాపతి సోమో వరుణో విశ్వేదేవాజోజైన ప్రాణా అభ్యోగోకానుసరేతేంద్రియం శుక్రాదీక్షాయేతమస విభోజనే ఆవామిమోక్తేర్మయేంద్రియం అవామృష్టమస్యోషధే నాగమృత సోమస్ ప్రియం ధామ అగ్నే ప్రియతమగం హరిస్వాహ అవామృష్టమోషధేనామృద సోమస్ ప్రియం ధామ ఇంద్రస్ ప్రియతమగం హరిస్వాహ అవామృష్టమోషధేనామృద సోమస్ ప్రియం ధామ విశ్వేదాం దేవానా ప్రియతమగం హరిస్వాహ అయగం స్వామ ప్రదేతమ మనస్మనోడిప్రద ప్రజావంతోమహే దేవేభ్య పితుర్భ్యస్వాహ సౌమ్యేభ్య పితుర్భ్యస్వాహ కవ్యేభ్య పితుర్భ్యస్వాహ దేవాదిఘమాదయధ్వం సౌమ్యాదిఘమాదయధ్వం కవ్యాదిఘమాదయధ్వం అనంతరితా పితర సౌమ్యా స్వామపేషామృతిరమదన్నాగన్ ఏమస్వదానాభయంగృణోద పర్ణం వనస్పతేరివ అభినశ్యేయదాగం హరి శరదాన్నశ్యదేపతి పరం మృత్యానుపదే విబంధాస్మైతరో దేవయానాద్ చక్షుష్పదే సంవదే బ్రవీమి మానస్పజాగం శోమోద వీరాన్ ఇదమోనుశ్రేయోదానమాగన్వ యద్గోజిధ్వనజిరస్పజిద్యే పర్ణం వనస్పతేరివ అభినశ్యేయదాగం హరి సచనాన్నశ్యదేపతి ఓం సాంగ్రహణ్యేప్యాయజనే ఇమాంజనతాగం సంగృహాణీ ద్వాదశారత్నేరుజనాభవదే ద్వాదశమాసంవత్సర సంవత్సరమేవాబంధే మౌంజే భవదే భూర్వైముంజా ఊర్జమేవాబంధే చిత్రానక్షత్రం భవదే చిత్రం వా ఏతత్కర్మ ఇదశ్వమేధస్సమర్థ్యే పుణ్యనామదే వయజన మధ్యమశ్చే పుణ్యామేవేన కీర్తిమభిజయే అపదాదే నిర్భయ సమావహంత్యాసు బ్రహ్మణ్యాగా స్వర్గస్ లోకస్ సమష్ట్యై కేశశ్మశ్రువపదే నఖాని నిగృందతే రథోధాపదే స్నాదే అహలం బాధ పరిధత్తే ఆత్మనాపహత్యై బాధయ్యత్వాపవసతే స్వర్గస్ లోకస్ సమష్ట్యై రాత్రిజాగరే స్వర్గస్ లోకస్ సమష్ట్యై చతుష్టయ్యాపోభవంతి చతుశ్రభోవాశ్వప్రాజావత్య సమర్థ్యై తాలిఘ్య సమాభృతా యక్షు వా ఆప అన్నం వా ఆప అభ్యో వా అన్నం జాయతే ఇదేవాభ్యోన్నం జాయతే తదవరంధే పాసు బ్రహ్మోదనం పజలే వేదగే దద్దశాలే చతుశ్శరామో భవతి యక్ష్మేవ ప్రతిష్టతి భయదో రుక్మో భవద వరగదేవాస్మిందృజం దాది ఉద్ధరదిశాయ సర్పిష్టాన్ భవతి మే ధ్యత్వాయ చత్వారిషేగా ప్రాశ్యంతి దిశామే జ్యోతిజుహోది చత్వారి హిరణ్యాని దాది దిశామే జ్యోతిష్యవరుంధే యదాజ్యముచ్చ్యతే తస్మిందశదాన్యనగ్ని ప్రజాపతిర్వాదన ఏదాజ్యం యదాజ్యేరసనాన్యనక్తి ప్రజాపతిమేవరేదా సమర్థయతి గర్భమయేరసనా భవతి భూమేధ్యముపగచ్చతి యదశ్వ పవిత్రం వై దర్భా యద్దర్భమయేరసనా భవతి పునాత్వైనం భూతమేనం మేధ్యమాలభతే అశ్వశ్రవాలభ్యమహిమోనక్రామద సమహర్తి ప్రావిశత్ తన్మహత్జా మహత్విత్వం యన్మహత్తిరక్రాశ్యంతి మహిమానమేవాసి అశ్వస్య వాలభ్యస్తరే నవురక్రామజ తత్సువర్ణగం హిరణ్యమభవద్ యత్సువర్ణగం హిరణ్యం దాది ఏదేమ దాది ఓదనే దాది ఏదో మావోదన ఏదో హిరణ్యం ఏదైవాత్మంద్రేతో దాది నో వే బ్రహ్మణే దేవేభ్య ప్రజాపతే ప్రతి ప్రోచ్యాశ్వం మేధ్యం బధ్రాది ఆ దేవనాభ్యో విశ్వలే పాపీయాన్ భవతి యః ప్రతి ప్రోచ్య దేవనాభ్యావిస్తలే వసీయాన్ భవతి యదా బ్రహ్మన్నశ్వం మేధ్యం భాన్స్యామి దేవేభ్యః ప్రజాపతిగేతేనరాధ్యాసమిది బ్రహ్మవే బ్రహ్మా బ్రహ్మణగేవ దేవేభ్య ప్రజాపతయే ప్రతి ప్రోచ్యా స్వం మేధ్యం భద్రాది దేవతాభ్యావిశ్చలే తదీయాన్ భవతి దేవశ్చత్రాదు విదప్రథమైదనామాదత్తే ప్రదోకే అశ్వినా బాహుభ్యామిత్యాహ అశ్వినో హి దేవానామధ్వర్యో ఆస్తాం పోష్ణాస్తాభ్యామిత్యాహ యత్తే ఏదద్ధం వా ఏతద్దిగ్గస్య యదయజుష్కేన క్రియతే ఇమామజుర్భ్రం దశనామృతస్తే తిథివిదతి యజుష్కృత్యై యజ్ఞస్య సమర్థ్యై తదాహు ద్వాదశారత్రే దశనాగస్తవ్యా త్రయోదశారత్రీ ఋషభో వా ఏషదూనాం యత్సంవత్సరః తస్య త్రయోదశో మాసో విష్టవం ఋషభేషయజ్ఞానాస్వమేధ యథావారిఋషస్య విష్టవం ఏమేధస్య విష్టవం త్రయోదశమరత్రయోదశనాయాముపాదశాది యథరిణభస్య విష్టవగం సగ్గస్కరోతి ఆయుగేమదజ పూర్వాయుషుషేషుగేత్యాహ ఆయురేవాస్మిన్ దధాది తగాదేవాస్తుతమాబూవృత్యాహ భూతిమేవో వావర్తతే రథస్థామన్ సరమారభందేత్యాహ సత్యం వారదం సత్తేనైవైన మృతేనారభతే అభిధా అధేత్యాహ తస్మాదస్వమేధగాదీ సర్వాణి భూతాన్యభిభవతి భువనమధేత్యాహ భూమానమేవోపైతి యంతాధేత్యాహ యంతారమేవైనం కరోతి ధర్తాధేత్యాహ ధర్తారమేవైనం కరోతి స్వాగ్ఞం వైష్వానరమిత్యాహ అజ్ఞావేవైనం వైష్వానరేజుహోతి సప్రథసమిత్యాహ ప్రజయైవైనం పశుభిః ప్రథయతి స్వాహాకృతమిత్యాహ హోమగేవాస్తైషః పృథివ్యామిత్యాహ అస్యామేవైనం ప్రతిష్టాపయతి యం తారాడ్యంతాయమనో ధర్తాభిధరుణగిత్యాహ హోమమేవాస్యేదన్మహిమానం వ్యాజస్తే కృష్యేత్వా క్షయమాయత్వారయ్యేత్వా మోషాయత్వేత్యాహ ఆశిషమేవైదామాశాస్తే స్వగాత్వా దేవేభ్యగిత్యాహ దేవేభ్యగేవేనగ్నిస్పగాకరోతి స్వాహాత్వా ప్రజాపతిగిత్యాహ రాజాపత్యో వా అశ్వః యస్యాగేవ దేవతాగా లభ్యతే తగైవైనకం సమర్థయతి యః పితరునుజాగా పుత్రః స పురస్తాన్నయతి యో మాతరునుజాగా పుత్రః స పశ్చాన్నయతి విష్పంచమేవాస్మాత్ పాప్మానం వివృహతః యో అర్వందం జిఘాగం సుదితమభ్యమేది వరుణయతి శ్వానం చతురక్షం ప్రసవతి పరోమర్తః పరశ్వే రిశునః చతురక్షస్య ప్రహంతి శ్వేవై పాప్మా భ్రాతృవ్యః పాప్మానమేవాస్య భ్రాతృవ్యగం హంతి సైద్ధ్యగం ముసలం భవతి కర్మకర్మైవాత్మే సాధయతి పౌగుశ్చ తేజోహంతి పుగుశ్చల్వాంగే దేవాశ్రుజన్యదశ సుదేవాశ్రుజగంహంతి ఆత్మా వా ఏదమే సదేత్యాహుమేధేన గిరిజయతి అశ్వస్యాధ పరముపాస్యతి అద్రేవాశ్వ ప్రజాపత్యః అద్రేణైవ పాప్మానం భ్రాతృవ్యమవక్రామతి దక్షిణావప్లావయతి ఆత్మానమేవాత్మాక్షమలమపప్లావయతి ఐషేకముదోహో భవతి ఆయుర్వాయుధేగా ఆయురేవాస్మిన్ దశతి అమృతం వాయుహేకా అమృతమేవాస్మిందధరి వేదదశాకోపసంబద్ధా భవతి అప్సజో నిర్వాశ్వ అప్సజో వేదసః స్వాదేవైనయ్యో నేర్నిర్మిమేతే పురస్తాత్ప్రత్యంచమభ్యలోహరి పురస్తాదేవాస్మిన్ ప్రదేక్షమదం దధాతి అహం చత్వంచమత్ర హన్యతి బ్రహ్మాయమానత్రహస్తం గృహ్ణాతి బ్రహ్మక్షత్రేగేవ సందధాతి అభిక్రస్తేంద్రభూతషట్మన్ నిత్యద్భర్గమానం వాదయత్తభిజిత్యై చత్వారిత్రిజః సమక్షంతి ఆభ్యదేవైనం చతుర్భ్యో దిగ్భ్యోభితమేరయంతి శతేన రాజపుత్రై సహాధ్వర్యః పురస్తాత్ ప్రత్యంగచ్ఛన్ ప్రోక్షతి అనేనాశ్వేన మేధ్యేనేత్వా అయగం రాజా వృత్రం మధ్యాది రాజ్యం వాధ్వర్యః క్షత్రగం రాజపుత్రః రాజ్యేనైవాస్మిన్ క్షత్రం దృఢాది శతేనా రాజభయగ్రే సహ బ్రహ్మా దక్షిణతపుతం గచ్చన్ ప్రోక్షతి అనేనాశ్వేన మేధ్యేనేత్వా అయగం రాజా ప్రతిశిష్యోస్మిది పరం వై బ్రహ్మా పరమరాజోగ్రహ బలేనైవాస్మిన్ బలం దృఢాది శతేన సూదగ్రామణిభిః సహోతా పశ్చాత్ప్రాన్విష్ఠన్ ప్రోక్షతి అనేనాశ్వేన మేధ్యేనేత్వా అయగం రాజాస్యైభిషః బహుగ్రీవః పశ్వాగేవః ప్రజాభికాగే బహుగ్రీవాగే బహుమానశిలాగే బహుహిరణ్యాగే బహుహస్తికాగే బహుదాశపూరుషాగే నిమత్యై పుష్టిమత్యై బహురాయుష్కోషాగే రాజాస్తి భూమాగే హోదా భూమాసూదగ్రామన్యః భూమ్నైవాస్మిన్ భూమానం దధాతి సదే నక్షత్రసంగ్రహేతుభిః సహోద్గాదా ఉత్తరతో దక్షిణాతిష్టన్ ప్రోక్షతి అనేనాశ్వేన మేధ్యేనేత్వా అయగం రాజా సర్వమాయుహేత్మిది ఆయుర్వాముద్గాతా ఆయుః క్షత్రసంగ్రహేతారః ఆయుషైవాస్మిన్నాయుర్దశాది శరంశలం భవంతి శతాయ పురుషః శతేంద్రియః ఆయుష్వేంద్రియే ప్రతిష్ఠతి తదశ్శతా భవంతి తదశ్రోతిషః ఋక్షే ప్రతిష్ఠతి యథావేహమిదో గృహీతస్య స్కందది ఏవం వా ఏలశ్వస్య స్కందది యన్నిక్తమనానద్ధముచ్చరంతి యత్స్వోక్యాన్వాహ సర్వభూతమేవేనం కరోత్య స్కందాయ అస్కన్నగంహితదే యద్భుతస్య స్కందనే సహస్రమన్వాహ సహస్రసంవిదః సువర్గో లోకః సువర్గస్య లోకస్యాభిజిత్యై యద్పరిమితాం బ్రూయాద్ పరిమితమవరుంధేత అపరిమితాన్వాహ అపరిమితః సువర్గో లోకః సువర్గస్య లోకస్య సమష్ట్యై స్తోక్యాయుహోది యా ఏ వర్ష్యా ఆపః తావరుంధే అస్యాంజుహోది ఇయం వా అగ్నిర్వేష్పానరః అస్యామేవైనా ప్రతిష్టాపయతి ఉపాజః ప్రజాపతిః స్తోక్యాశుభాహమస్సు మేధకం రగ్న స్థాపయామి తేన తదస్తగ్రస్థదేన జరామి అగ్నయే స్వాహేత్యాహ అగ్నయేవైనం జుహోది సోమాయ స్వాహేత్యాహ సోమాయైవైనం జుహోది సవిత్రే స్వాహేత్యాహ సవిత్రయేవైనం జుహోది సరస్వత్యే స్వాహేత్యాహ సరస్వత్యాయైవైనం జుహోది పూష్ణే స్వాహేత్యాహ పూష్ణయైవైనం జుహోది బృహస్పతయే స్వాహేత్యాహ బృహస్పతయైవైనం జుహోది అవాంగోదాయ స్వాహేత్యాహ అధ్యయైవైనం జుహోది వాయవే స్వాహేత్యాహ వాయవయైవైనం జుహోది మిత్రాయ స్వాహేత్యాహ మిత్రాయైవైనం జుహోది వరుణాయ స్వాహేత్యాహ వరుణాయైవైనం జుహోది ఏతాభ్యయైవైనం దేవతాభ్యో జుహోది దశ దశ సంపాదం జుహోది దశాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే ప్రవాగేషోత్మాల్లోకాచ్యపదే యత్పరాజైరాహుదేర్జుహోది పునఃపునరభ్యావర్తం జుహోది అస్మిన్నేవ లోకే ప్రతిష్టతి ఏతాగం హవామసోష్టమే శత్రుగచ్చతి వాజాస్కందాయ అస్కన్నగం హితతే యజ్ఞస్తగ్రస్థిరస్య స్కందతి ప్రజాపతిజేద్వాయుత్తం ప్రోక్షామేతి పురస్తాత్ప్రత్యం గచ్చన్ ప్రోక్షతి ప్రజాపతిర్వే దేవానామన్నాదో వీర్యావాన్ అన్నాద్యమేవాస్మిన్ వీర్యం దధాది తస్మాదశ్వపశూనామన్నాదో వీర్యావత్తమ ఇంద్రాగ్నిభ్యాంతేలదక్షిణద ఇంద్రాగ్నే వై దేవానామో జిష్టౌ బలిష్టౌ బోధదేవాస్మిన్ బలం దధాది తస్మాదశ్వపశూనామో జిష్టౌ బలిష్ఠ వాయవేత్తేతి పశ్చాద్ ఆయుర్వై దేవానామాజుస్సారసారితమ జమమేవాస్మిన్ దధాది తస్మాదశ్వపశూనామాజుస్సారసారితమ విశ్వేభ్యుత్తరేభ్యుత్తరద విశ్వే వై దేవాదేవాశస్మితమాస్మిన్ దధాది తత్పాశ్వపశూనాయశస్మితమ దేవేభ్యస్తేభ్యస్తాద్ దేవా వై దేవానామపజితమా అపజితమేవాస్మిన్ దధాది తత్పాశ్వపశూనామపజితమ సర్వేభ్యస్తాదేవేభ్యుపరిష్టాద్ సర్వే వై దేవాజిమందోహరస్మిన ద్విజమేవాస్మినహరో దాది తస్మాదశ్వపశూనాద్విజిమానహరస్మిన ఏత్వాంతరిక్షాయుక్తృవ్యేత్వేత్యాభ్యయవేన లోకేభ్య ప్రోక్షతి హరేత్వాభ్యస్తౌషేభ్యస్తావిశ్వేభ్యస్తా భూతేభ్యుత్యాహ తస్మాదత్వమేధగాదినకం సర్వాణి భూతాన్యుపజీవంతి బ్రహ్మవాదినో వదంతి యత్ప్రాజాపత్యోశ్వ అశకస్వాదేన మన్యాభ్యో దేవదాభ్యో విప్రోక్షతేతి అశ్వే వై సర్వా దేవదా అన్వాయత్తాః కయ్యద్విశ్వేభ్యత్తా భూతేభ్యైతి ప్రోక్షతి దేవదా ఏవాస్మిన్నన్వాయాదయతి తస్మాదశ్వే సర్వా దేవదా అన్వాయత్తాః యథా వే హవిజో గృహీతస్య స్కందనే ఏమం వా ఏదశ్వస్య స్కందనే యత్ప్రోక్షితమనారబ్ధముత్సృజంతి ఇరస్వజితాని జుహోదే సర్వభుతమేవైనం కరోచ్య స్కందాయ అస్కందకం హితత్ యద్భుతస్య స్కందనే ఏంకారాయ స్వాహేంకృతాయ స్వాహేత్యాహ ఏతాని వా అస్వజితాని చరితేరేవైనకం సమర్థయతే తదాహుః అనాహుతయో వా అస్వజితాని నైతాహో దవ్యాయతి అథో ఖల్వాహుః హోదవ్యాయేవ అత్ర వావేమం విద్వానస్తమేధకం దగ్గస్థాపయతి యశస్వచరితాని జుహోది అస్మాధ్యాధవ్యాయతి బహిర్భావాగేణ మేతదాగతలాధ్రహాది ధాతుర్గమస్మే జనయతి యస్యానాగతనేత్రాగ్నేనాహుతేర్జుహోది సావిత్రిగాగిత్యా పురస్తాచ్చుష్టకృతః ఆహవనీయేష్వచరితాని జుహోది ఆయతన ఏవాద్యాహుతేర్జుహోది నాత్మేభ్యాదవ్యంజనయతి తదాహుః యజ్ఞముఖే యజ్ఞముఖే హోతవ్యాః యజ్ఞశ్రయత్యై స్వర్గస్య లోకస్యానుఖ్యాద్యాని అసోఖల్వాహుః యజ్ఞముఖే యజ్ఞముఖే జుహుయాద్ పశుభర్గజమానం వ్యర్థయేద్ అపశుభర్గాల్లోకాద్పద్యేద పాపీయాన్ శామితి సకృతే మహోతవ్యాః నయజమానం పశుభర్గర్థయతి అభిషవర్గం లోకం జయతి నవామీయాన్భవతి అష్టాయత్తారికంశతమశ్వలోపాణి జుహోతి అష్టాయత్తారికంశతక్షరాజగతి జాగతస్వప్రాజాపత్య సమృద్ధ్యై ఏకమతిరిక్తం జుహోతి తస్మాదేక ప్రజాస్పర్ధుకః విభోర్మాత్రా ప్రభో పిత్రేత్యాహ ఇయం వై మాతా అసో పితా ఆభ్యామే వైనం పరిపిదాని అశ్వోషగోసేప్యాహ శాస్తే వైనమేతద్ తస్మాచ్చిష్టా ప్రజా జాయంతే అత్యోసేత్యాహ తస్మాదశ్వసర్వాన్ పశూనక్తేది తస్మాదశ్వసర్వేషాం పశూనాగశ్రేష్టం గచ్చతి ప్రగశశ్రేష్టమాప్నోతి యగేవం వేద సర్వాది సప్తదశివాచ్యసేత్యాహ లోకమేవాదేతన్మహిమానం వ్యాజచ్చే ేత్యాహ ఏతద్వాశ్వస్య ప్రియన్నామధేయం ప్రియనేవేనన్నామధేయేనాభివదతి తస్మాదప్యా మిత్రౌ సంగత్యా నాతేభ్యగేతే మిత్రమేవ భవతః ఆదిత్యానాం తత్వాన్ భీత్యాహ ఆదిత్యానేవైనం గమయతే అగ్నగే స్వాహా స్వాహేంద్రాగ్నిగ్రామిజిపూర్వహోమాంజుహోదే పూర్వగేవద్భిషందం భ్రాజల్యమదిక్రామదే భూరసి భవేత్తాభవ్యాయత్తా భవిష్యేత్వేత్యుత్సృజితభవత్వాయ దేవాశాపాలాయేతం దేవేభ్యోస్తంధాయ ప్రోక్షణం గోపాయదేత్యాః సంవేద్యా రాజపుత్రా దేవాశాపాలాః తేభ్యయమేనం పరిదదాయే ఏష్వరోస్వప్రవక్తపరాంపరాపదంగంతోహేతుస్వాహేహమిధిస్వాహేహరంజిస్వాహేహరమగిస్వాహేతిదృఘపత్సజోగే ఏనావాశ్వస్య బంధనం ఆభిరేవైనం బధ్నానే తస్పారశ్వప్రవక్తా బంధనమాగచ్చతే తస్పారశ్వప్రవక్తా బంధనం నజహారే రాష్ట్రం వాస్వమేధః రాత్రేగణవాయేదే వ్యాయచ్ఛందే ఏష్మేధ్యగంగచ్చందే రాత్రాదేవతే రాత్రం గచ్చంతే అసగ ఉదరన్న గచ్చందే రాత్రాదేవతే వ్యవచ్ఛిద్యందే పరావాయేదృచ్యతే బలోస్వమేధేన గజదే యదమిత్రాస్వం బిందేరన్న అన్యేదాస్త యజ్ఞః రక్షదారక్షందే యజ్ఞస్యాఘాదాయ అధాన్యమానీయ ప్రాక్షేయ సైవన ప్రాయశక్తి ప్రజాపదలగామేలాస్వమేధేన విజేగేది సదపోదప్యత సస్తదేపానస్య సప్తాత్మనో దేవతాపురక్రామన్ సారీక్షాభవత్ సకేతాని వైష్మదేవాన్యపశ్యత్ తాన్యజుహోద్ తైర్వేదీక్షామవారుంధ యద్వైష్మదేవాని జుహోది దీక్షామేమతేమానోపరుంధే సప్తజుహోది సప్తహితా దేవతామృతక్రామన్ అన్వహంజుహోది అన్వహమేమ దీక్షామవరుంధే ఏైష్దేవాజుహోది చత్వారిగ్రహణాని సప్త సంపద్యంతే సప్తవేదీర్షమ్యా ప్రాణా ప్రాణాదీక్షా ప్రాణీరేవ ప్రాణాన్ దీక్షామవరుంధే ఏకవింశతిం వైష్దేవానుజుహోది ఏకవింశతిర్వేదేవోకా ద్వాదశమాసా పంచత్తమ త్రయమే లోకా అసామాదిత్యేకవింశ ఏషసు వర్గో లోక తద్దైవ్యం క్షత్రం సాశ్రే తద్బ్రధ్వస్య విష్టవం తత్స్వారాజ్యముచ్యతే రఘుంశతమోగ్రహణాని జుహోది రఘుంశతక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాజ్యమవరుంధే త్రయసా విభజ్య దేవతాంజుహోది ప్రియామృతమై దేవా ప్రియామృతమే లోకా ఏషాల్లోకానామాప్త్యై ఏషాల్లోకానామృత్యై అపవాయేతస్మాత్ ప్రాణాక్రామంతే యో దీక్షామతిరేతయతి సప్తాహం ప్రజలంతే సప్తవేశీర్షమ్యా ప్రాణా ప్రాణాదీక్షా ప్రాణీరేవ ప్రాణాన్ దీక్షావరుంధే పూర్ణాహుతిమత్తమాంజుహోది సర్వమే పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథోయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతి ప్రజాపతిరస్వమే సమసృజన సగం సృష్టం నగించనోదయచ్చత్ తం వైష్దేవాన్నేవోదయచ్చన్ యద్వైష్దేవాని జుహోది యజ్ఞస్యోద్యత్యై స్వాహాధిమాధీతాగ స్వాహ స్వాహాధీతం మనజే స్వాహ స్వాహ మన ప్రజాపతిగే స్వాహ కాయ స్వాహ కస్మై స్వాహ గతమస్మై స్వాహేరి ప్రజాపత్యే ముఖ్యే భవద ప్రజాపతిముఖాభిదేవైనం దేవతాభిరుద్యచ్చదే అదిత్యే స్వాహ ఆదిత్యే భక్ే స్వాహ ఆదిత్యే సుమనే కాయే స్వాహేత్యాహ ఇయం వారిని అస్యాయేవైనం ప్రతిష్టాయోగ్యచ్చదే సరస్వత్యే స్వాహ సరస్వత్యే బృహత్యే స్వాహ సరస్వత్యే పాపకాయే స్వాహేత్యాహ భాగ్వే సరస్వతే భాజేవైనముద్యచ్చదే ఓష్ణే స్వాహ ఓష్ణే ప్రపత్యాయ స్వాహ ఓష్ణే నరంధిరాయ స్వాహేత్యాహ పశవో వై పూషా పశుభేవైనముద్యచ్చదే స్వష్టే స్వాహ స్వష్టే సుదేవాయ స్వాహ స్వష్టే పురలోపాయ స్వాహేత్యాహ అడ్డావే పశూనాం మిథునా నాగం లోపకృత రూపమే వసుషదధాతి అసో రూపే దేవైనముద్యచ్చలే విష్ణవే స్వాహ విష్ణవేనుభుర్యపాయ స్వాహ విష్ణవేను భూయపాయ స్వాహేత్యాహ యజ్ఞో వై విష్ణు యజ్ఞాయైవేనముద్యచ్చలే ఓర్ణాభుజముత్తమాంజుహోతి ప్రత్యుత్తధ్వేషయత్వాయ